ఆసర్మా ఉదా గ్రాయ పవిత్ర స్వమా కారత మానవ తాజాయ్ తామోహాయ్ హాయ్

సృజాతమాతురా ఇహాభిర్భంగంబరాయ కృతా ఇందుందేవాయోజాతమాతురా ఉపా గోపాయ భంగమరాయ కృతాం ఉపా ఇందోహాయ దేవాయ శేషురా ఉపాశ్వైరాతాం ఆదోరాం ఆయా వేద

మహా సహ సహ ఉహ అపోవసాన అర్ఘాదే ఉత్సవ ఓహ ఓహ

పరితోషి ఓహో